బ్రతికితిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచితిని ప్రభు నీ కోసమే. ఎన్నో ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో రాత్రులు వెతకితిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచితిని ప్రభు నీ కోసమే. ఎన్నో ఎన్నో రోజులు. అబ్రహాముడు నిన్నే నిండుగా నమ్మాడు, నీకోసం తన పుత్రుని సైతం అర్పింపగా తల పోసాడు. నీ పిలుపు విని అబ్రహాముడు నిన్నే నిండుగా నమ్మాడు, నీకోసం తన పుత్రుని సైతం అర్పింపగ తల పోశాడు. విశ్వాసానికే పితామహుడిగా, విశ్వాసానికే పితామహుడిగా విశ్వజ్యోతిగా వెలుగుందాడు, విశ్వజ్యోతిగా వెలుగుందాడు. ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో వెతకితిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచితిని ప్రభు నీ కోసమే. ఎన్నో రోజులు. ఆశతో జక్కయ్య నీ కొరకై నిరీక్షించాడు, నీదు పిలుపుతో తన్మయమౌంది మారు మనసునే చూడాడు. నిన్ను చూడాలని ఆశతో జక్కయ్య నీ కొరకై నిరీక్షించాడు, నీదు పిలుపుతో తన్మయమౌంది మారు మనసునే చూపాడు. నీ సన్నిధిలో రక్షణ కనుగొని, నీ సన్నిధిలో రక్షణ కనుగొని సంతోషాన్ని పొందాడు, సంతోషాన్ని పొందాడు. ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో రాత్రులు వెతకితిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచితిని ప్రభు నీ కోసమే.